विष्णु चित्तात्मजा गोदा श्रीधन्वी पुरवासिनी प्रिया श्रीरंगनाथस्य सा नो रक्षतु सर्वदा। ॐ श्रीमत्यै गोदादेव्यै नमः। ఈరోజు పాసురం పుళ్ళిన్వాయ్ పాసురం యొక్క తాత్పర్యం. బకాసురుని నోరు చీల్చి తనను కాపాడుకొని మనల్నందరినూ కాపాడిన శ్రీకృష్ణుని, దుష్టరాక్షసులకు రావణాసురుని పదితలను త్రుంచి వేసిన శ్రీరాముని గానము చేయిచూ వెళ్లి మన తోటి పిల్లలెల్లరూ వ్రతమునర్చు ప్రదేశమునకు చేరినారు. లోపల తుమ్మెదగల తామర పువ్వు వంటి కన్నులు కలదానా, లేడి చూపుల వంటి చూపులు కలదానా, శుక్రనక్షత్రము ఉదయించుచున్నది, గురుడు అస్తమించుచున్నాడు, పక్షులు కిలకిలారావంలొనర్చుచున్నవి. శ్రీకృష్ణ విరహతాపము తీరునట్లుగా చల్లని నీటిలో దిగి స్నానము చెయ్యక పాన్పుపై పరుండి ఉండనేలా, ఓ సుకుమార స్వభావురాలా, ఈ మంచి దినమున నీవు నీ కపటమును విడిచి మాతో కలిసి ఆనందమును అనుభవింపుము. సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఓం శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్య మంగళం.